जय श्री राम, श्री राम शरणम मम। परम भागवतुलरा, श्रीमद् रामायणमु వాల్మీకి మహర్షి సుందర దృశ్యాన్ని చూస్తూ జంట కొంగలలో ఒకదానిని ఒక నిషాదుడు కొట్టగా అది కరుణరసంగా మారిపోయి తరువాత కోపం వచ్చి అతడిని తిట్టాడు. ఆ తిట్టినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక ధ్వని. అది ఏమిటి అనేది వారు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో ఆజగామ తతో బ్రహ్మా లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజాః ద్రష్టుం తమ్ముని పుంగవం. చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు బ్రహ్మలోకము నుంచి ఇక్కడికి వచ్చేశాడు ఎన్ను చూడటానికి. వాల్మీకి రథతం దృష్ట్వా సహస ఉత్థాయ వాగ్యతః ప్రాంజలిః ప్రణతో భూత్వా తస్థౌ పరమ విస్మితః పూజయామాసతం దేవం పాజ్య అర్ఘ్య ఆసన వందనైహి ప్రణమ్య విధివచ్చైనం పృష్ట్వా అనామయమవ్యయం. ఆ వచ్చినటువంటి బ్రహ్మదేవునికి ఎదురుగా పోయి ఆయనకి నమస్కరించి వారిని తీసుకుని వచ్చి పూజించి అర్ఘ్యపాద్యములిచ్చి ఆయనకి ఒక ఆసనం, బ్రహ్మాసనం, పెద్ద ఆసనం అన్నమాట ఆయన కూర్చోబెట్టి ఆయన అనుజ్ఞ చేత వాల్మీకి కూడా కూర్చున్నాడు ఆసనం మీద. కూర్చోవయ్యా, అధ ఉపవిశ్య భగవాన్ ఆసనే పరమార్చితే వాల్మీకయే మహర్షయే సందిదేశ ఆసనం తత బ్రహ్మణ సమనుజ్ఞాత సోప్యుపవిశదాసనే ఉపవిష్టే తదా తస్మిన్ సాక్షాల్లోకపితామహే తద్గతే నైవ మనస వాల్మీకి ధ్యానమాస్థితః పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా యః తాదృశం చారురవం క్రౌంచం హన్యాత్ అకారణాత్ సోచన్నేవ ముహుః క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగావంతర్గతమనా భూత్వా శోకపరాయణః. ఆయన్నలా కూర్చోబెట్టాడే కానీ ఈయన మళ్ళీ ఆ దృశ్యానికే వెళ్ళిపోతూ ఉన్నాడు, మరపు రావటం లేదు. శ్లోక తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ మునిపుంగవం. బ్రహ్మదేవుడు నవ్వుతూ అంటూ ఉన్నాడు ఆయనతో, శ్లోక ఏవ త్వయాబద్ధో నాత్ర కార్యో విచారణ మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతీ. ఏమయ్యా, ఇంకా నువ్వు దానిలో నుంచి బయటికి రావటం లేదా? ఆ వచ్చినటువంటిది శ్లోకము సుమా, దాన్ని శ్లోకం అంటారు. వేదములో ఉన్న వాటిని మంత్రములు అంటారు. కనుక ఇది లౌకికము, అంటే లోకము వృత్తం. ఇది నా సంకల్పం చేతనే ఆ సరస్వతి, ఆ విద్య నీ నాలుక నుంచి ఇలా బయటకు వచ్చింది. రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కథయ ధీరస్య యథాతే నారదాత్తు శృతం. నువ్వు నారదుడు చెప్పాడు కదా నీకు, ఆ రామచరితం అంతా కూడా నువ్వు రాయవయ్యా ఇలాగే అని ఆయన చెబుతూ ఉన్నా కూడా ఈయన ఇంకా తేరుకోలేదు. అదే దృశ్యం కనబడుతూ ఉన్నది. ఇంకా మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ముందు దానిని మార్చాలి. దానిని మార్చాలి అన్నప్పుడు అసలు అక్కడ జరిగినటువంటి దానిని ఒక్కసారి వాల్మీకి మహర్షికి దర్శింపజేశాడు బ్రహ్మదేవుడు. ఏమిటి అక్కడ దర్శించింది, ఈయనకి కనపడింది అని అంటే, అక్కడ కనపడినటువంటిది అక్కడ కనిపించింది ఆ దృశ్యమంతా కూడా ఆయనకి మారిపోయి కనిపిస్తూ ఉన్నది. ఈసారి ఎలా కనిపిస్తూ ఉన్నది అని అంటే అదంతా కూడా సముద్ర తీరం, దక్షిణ సముద్రము, అవతల ఒడ్డు లంకానగరము. ఆ లంకానగరంలో ఆ విహరించేటటువంటి పక్షులు రావణుడు, మండోదరి. ఆ రావణ మండోదరులలో మండోదరి రావణుడిని ఈయన కొట్టాడు. కొట్టినటువంటి వాడు విష్ణుమూర్తి. ఆ కొట్టేటప్పటికీ రావణాసురుడు చనిపోయాడు. మరి కథాభాగం ఇదే కదా. కనుక ఆ దృశ్యమంతా కూడా ఒక్కసారి ఈయన కళ్ళ ముందు మారిపోయి కనిపించింది. కనిపించిన తరువాత అప్పుడు ఆ నువ్వు తిట్టు కాదయ్యా, అది ఇది ఈ ఆశీర్వాదము, మంగళపరో అయం ప్రాథమిక శ్లోక, ఇది మంగళపరము. ఇది తిట్టయితే మరి తిట్టుతో మొదలెలా, ఏదైనా సరే ఒక మంచి పనిని తిట్టుతో మొదలు పెట్టడం వీలులేదు. దీనికి అర్థము చూడు. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీహి సమాహ. ఇది తిట్టు కావాలంటే మా అనే మాట నిషేధము, వద్దు. ఓ నిషాదుడా, త్వం నీవు, అగమః శాశ్వతీహి సమాహ, నువ్వు చాలా కాలము మా అగమః ఉండకుందువుగాక, ఉండవద్దు పని. వద్దు అనే నిషేధంలో ప్రారంభమయ్యే అక్షరము మంచిది కాదు. కనుక దానికంటే మా అంటే లక్ష్మీదేవికి ఒక పేరు, లక్ష్మి, ఇందిరా, లోకమాత, మా, రమా, మంగళదేవత అంటూ ఆ తల్లి పేర్లు చాలా ఉన్నాయి. వాటిల్లో మా అనేది ఒకటి. ఇప్పుడు మా నిషాద అంటే లక్ష్మితో కూడినవాడా, లక్ష్మీదేవితో కూడినటువంటి ఓ విష్ణుమూర్తి. త్వం నీవు ప్రతిష్టాం శాశ్వతి సమాహ అగమః చాలా కాలము కీర్తిని పొందుదువుగాక. ఎత్తు ఎందువలననంటే కుటిల మిథునములో కుటిల ప్రవర్తన కలిగినటువంటి రావణ మండోదరులలో రావణుడు చంపావు కనుక, కనుక నీవు కీర్తిని పొందుము అని అర్థం వస్తుందయ్యా అని చెప్పాడు. మరి ఇది ఎలాగండి అని అంటే దీన్నే ధ్వని అర్థము అని అంటారు. ఈ ధ్వని అర్థము అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, అసలు ధ్వని అంటే ఏమిటి? మనకి కూడా మన వాడుకలో ఎన్నో వాడుకుంటూనే ఉంటాం ధ్వని ధ్వని అనేటటువంటి మాటలు. అంటే ఇదివరకు కార్టూన్లు, ఇదివరకే ఎప్పటికైనా సరే కార్టూన్లు ఎప్పుడూ కూడా ధ్వని అర్థాన్నే ఇస్తూ ఉంటాయి. అలాగే హాస్యము నటులకు పెట్టేవి కూడా ధ్వని అర్థాలే. ఇంకా ఇలాంటివి ఎన్నో మన మాటల్లోనే చాలా ఉంటాయి. ఉదాహరణకి ఇదివరకు చెప్పుకున్నాం, సరే మనము ఈ ఎవరికి పేర్లు ఉంటాయో ఆయా పేర్లన్నీ అబిధలు అంటారు. ఒక్కొక్కసారి మా వాడి పులి అన్నాడు అని అంటే అది కుదరకపోతే దానిని లక్షణార్థము అంటారు. అలాగే ఇంకా మనకి ఈ రోజుని ఈ భోజనాలు ఇలా జరిగేటప్పుడు ఇటు రైస్ వచ్చిందా, ఇటు కర్రీస్ వచ్చినవా అని అడుగుతూ ఉంటారు. రైస్ వస్తుందా, అది పట్టుకుని కూడా రావాలి. మరి పట్టుకుని వచ్చాడా అని అడుగుతారా? అడగరు. ఇలాంటివన్నీ లక్షణాలు అంటారు. సరే ఇక ఇవి కాకుండా మరొకటి ఉన్నాయి. ఇది సరే, ఒక ఆయన తన కూతురు పెళ్ళికి ఒక ప్రకటన, పేపర్ ప్రకటన ఇచ్చొచ్చాను అని భార్యతో చెబుతున్నాడు. ఏమని? మన అమ్మాయికి అందమైన వాడు, గుణవంతుడు, ఉద్యోగం చేసేటటువంటి వాడు, మంచివాడు, వరుడు కావాలి అని ప్రకటన ఇచ్చొచ్చాను అని అన్నాడు భార్యతో. భార్య అంద, చాలా మంచి పని చేశారండి, మీరు మా నాన్నగారిలాగా తెలివి తక్కువ వారు కాదు అన్నది. అంటే ఇప్పుడు ఏమని, ఇక్కడ చేసిన పని మంచిదేగా, వాళ్ళ నాన్నగారిలాగా తెలివి తక్కువ వాడు కాదంటే వాళ్ళ నాన్నగారు తనని ఈయనకి ఇచ్చాడు, ఈయన దగ్గర ఇంట్లో ఏ గుణము లేదు, అందము లేదు, తెలివి లేదు, ఉద్యోగము లేదు, మంచితనము లేదు అని మనకి ఇది చెప్పకుండానే వస్తుంది. అట్లా చెప్పవసరలా. ఇదిగో ఇలాంటివన్నీ కూడా ధ్వనులు. ఇక ఆలోచించుకోండి, ఇవి కావ్యములో తప్పనిసరిగా ఉంటేనే దాన్ని ఉత్తమ కావ్యము అంటారు. ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే, ఇక్షుకండ స్థానీయం హి కావ్యం కల్పనీయం. ఈ కావ్యము అనేది ఒక చెరుకు ముక్కలాగా గడలాగా ఉండాలట, ముక్క గడో చెరుకులాగా ఉండాలి. ఇక దీంట్లో తత్ర రసనిష్యంద స్థానీయం వ్యంగ్యం, రసము దాంట్లో ఉండేది మనం తిని మింగుతాం కదా రసము, లేదు రసము తీసిన మిషన్ నుండి, అదిగో అది వ్యంగ్యము అని అంటే అలా ఉండాలి. దీంట్లో రుజీషప్రాయం వాచ్యం, కేవల వాచ్యమే అక్కడ చెప్పినట్లయితే పిప్పి లాంటిది, నువ్వు చెప్పేదానికి ఈ అర్థమే వస్తుంది అని అంటే అది ఒక పిప్పి లాంటిదే. అతన్ని తిట్టాడన్న అర్థమే వస్తే అది ఒక పిప్పి లాంటిదే. దీన్ని కవులు ఎన్నో చెప్పారు. అసలు ధ్వని ఆలోకం అనే పేరుతో ఆనందవర్ధనుడు అని ఆయన ఒక పెద్ద శాస్త్రం రాశాడు, అలంకార శాస్త్రం, కాశ్మీర దేశం వాడు. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, ఉన్నదా అని అతడు పెద్దగా అతడే చెబుతాడు ఆ మాట కూడా. కావ్యశ్చాత్మా ధ్వనిరితి బుధై అస్స మామ్రాత పూర్వం అంటూ పూర్వులందరూ కూడా కావ్యమునకు ఆత్మధ్వని అనే చెప్పారు, దానిని నేను స్థిరీకరిస్తున్నాను అంటాడు. ఎప్పటి నుంచో వచ్చినటువంటివి ఇవన్నీ. అందుకే ఆది కావ్యం రామాయణం, మొట్టమొదట ధ్వని కావ్యం రామాయణం. ఇలాంటి ధ్వనులు వేదాల్లో ఉండవు, ఉపనిషత్తులలోనూ ఉండవు. ఏమన్నా ఉంటే రూపకాలంకారాలు అది అలాంటివి ఉంటాయి, వేయి రెండు పక్షులు ఉన్నాయి ఒక చెట్టు మీద అంటూ. ధ్వని ప్రధానమైనటువంటిది రామాయణం, మొట్టమొదటిది ఆది కావ్యం. దానితో సమానమైనది రాలేదు అని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు. ఇక ఆయన ఏం చెప్పాడు, ఎత్ర అర్ధశబ్దోవా తమార్థం ఉపసర్జనీకృత స్వార్థౌ వ్యంక్త కావ్య విశేష స ధ్వనిరితి సూరువిహి కథిత. ఇక్కడ అర్థములు శబ్దములు ఆ పైకి కనిపించేటటువంటివి ప్రధానం కాకుండా చేసుకొని, పైకి కనిపించేవి కాదు ప్రధానం, మరొకటి ప్రధానమైతే దాన్ని ధ్వని అంటారట. ఇప్పుడు ఇక్కడ అదే కదా జరుగుతుంది, అది తిట్టుగా వచ్చింది ముందు, ఇప్పుడు తిట్టు కాదు, మారిపోయి దాన్ని చూపిస్తున్నాడు బ్రహ్మదేవుడు. కనుక ఇప్పుడు ఏం కనపడుతుంది మనకి, ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం ఇది. ఈ కావ్యము ఇంకా రామాయణము మొత్తానికి కూడా దీని నుంచి వచ్చేటటువంటివి ఉన్నాయి, అర్థాలు వచ్చేవి ఉన్నాయి. ఎలా అర్థాలు వస్తూ ఉంటాయి అని అంటే, ఈ అర్థాలు రావటానికి కూడా మనకు కావ్యార్థ సూచనం అంటారు. మొదటి దానిలోనే కావ్యార్థాన్ని సూచించాలి. ఏం చెప్పబోతూ ఉన్నారు, ఇలా మనకి మీరు ఏ కావ్యాన్ని చూసినా తర్వాత వచ్చినటువంటివన్నీ కూడా మొదటి పద్యంలోనే ఏం చెప్పబోతున్నారో చెబుతుంటారు. ఇదంతా కూడా సాహిత్యము, కొంత తెలిసి ఉంటే కానీ అర్థం కాదు. మరి ఇంకా వాటిని కాకుండా మనం దీనిలోనే చెప్పుకుంటూ వెళ్దాం ముందుకి. మా నిషాద మొదటి పదం అంటే లక్ష్మీదేవితో కూడినవాడ. లక్ష్మీదేవితో అంటే మానిషాద అనే సీతాపరిణయ పర్యవసాయిని బాలకాండ కథ ఉద్బోధిత. ఆ లక్ష్మీస్వరూపిణి అయినటువంటి సీతామహాదేవితో వివాహం జరిగినటువంటి ఘట్టము ఎక్కడంటే బాలకాండ అవుతుంది. ఆ ఘట్టంతో బాలకాండ పూర్తి అవుతుంది. అంటే బాలకాండ కథ మొత్తము సూచింపబడింది, కావ్యార్థము సూచింపబడింది. ప్రతిష్టాం త్వం అగమయిచ్చనైన పితృవచన పరిపాలన ప్రతిష్టాభిధాయిని అయోధ్యాకాండ కథ ఆవేదితో. ఇక ప్రతిష్టాం త్వం అగమః అని ఈ పదము చేత, ప్రతిష్ట నీవు పొందుమనే పదము చేత, పితృవచన పరిపాలన అంటే తండ్రి ప్రతిష్ట నీకు యవరాజ్యములో నీకు అభిషేకం చేస్తాను అన్నాడు తండ్రి. ఆ కథ ఉన్నటువంటి అయోధ్యకాండ దీని చేత చూసింపబడింది. శాశ్వతీ సమా ఇచ్చనేన చాలా సంవత్సరాలు అనే దీనిచేత, ఋషిగణ విషయ ప్రతిజ్ఞా నిర్వహణైన రామస్య ప్రతిష్టానువృత్తిం అభిదధతి అరణ్యకాండ కథ సూచిత. కొన్ని సంవత్సరాలు అంటే అది కూడా మరి ఒక 14 సంవత్సరాలు గడువు పెట్టుకున్నది కదా, కనుక అరణ్యకాండ కథ శాశ్వతీ సమాహ అనే పదం చేత సూచించబడుతూ ఉన్నది. ఇక కృంచ గతి కౌటిల్య అల్పీభావయోహో, కృంచమునంటే కుటిల గతి, క్రౌంచయోహో కుటిలయోహో తిరశ్చోహో ధారావాలినోర్మిథునాతు ఏకం కామమోహితం కుటిల ప్రవర్తన కలిగినటువంటి దంపతులు ఎవరంటే వాలి. వాలి కుటిలం తారది కాదు, కానీ దంపతిలో చేరిపోతుంది. అలాగే మండోదరిది కూడా కుటిల ప్రవర్తన కాదు, రావణాసురుడితో కలిసి దంపతులను ఇద్దరిని చెబుతుంటారు. మరి కపులు రమ్మంటున్నారుగా, మరి నుంచుంటున్నారు మరి అందరూ ఫోటోలతో. అలాగే భర్త వచ్చినప్పుడు తప్పదు భార్యకి, ఈనాడు నుంచుంటూనే ఉన్నారు మరి. కనుక అలాగే ఈ తారా వాలి వీరిలో వాలి అతడిని సంహరించినటువంటి కిష్కింధకాండ కథ సూచిత. ఇక క్రౌంచ అల్పీభూతౌ ఈ ఒక పదం చేతనే కృష అంటే కృషించటము, అది కుటిలగతి కృషించటము రెండు అర్థాలు వస్తాయి. కనుక అన్యోన్య విరహ క్లేశక్రసీయ సో సీతారామయో ఏకం అవయవం. అన్యోన్య విరహ క్లేశం చేత ఇద్దరూ కృషించారు, రాముడు సీత కూడా ఈ దంపతులు కృషించారు. కనుక ఇక్కడేం చెప్పబడుతుంది, సుందరకాండ కథ. ఆ దాంట్లో ఇద్దరు కృషించిన వారే, కుటిలగతితో కాదు. ఇక్కడ క్రౌంచ శబ్దము కృషమ కృషించుట అనే పదము అర్థం ఇచ్చింది. ఇక్కడ మరలా క్రౌంచము అనేటటువంటిది కుటిలగతి కలిగినటువంటి రాక్షసౌ తన్మిథునాతు ఏకం కామమోహితం రావణం అవధీహి యుద్ధకాండ కథ సూచిత. ఇక్కడ మరలా కుటిలగతి కలిగినటువంటి రావణుడు, ఆ రావణుడిని సంహరించినందువలన యుద్ధకాండ కథ సూచింపబడింది. ఇది బ్రహ్మదేవుడిలా వివరించాడు వాల్మీకి మహర్షితో. మొదటి శ్లోకమే ఇది ఎంత గొప్పది అని అంటే అనేకములైనటువంటి అర్థములు ఉన్నాయి దీన్ని. దీనిలో ఇన్ని అన్ని కాదు, ఈ కావ్యార్థ సూచన ఆశీస్సులుగా కూడా ఇది ఆశీహి నమశ్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖే అంటూ కూడా లక్షణాలు చెప్పారు. ఒక ఆశీస్సు కానీ ఒక నమస్కారం కానీ ఒక వస్తువు ఇది దీనిలో చెప్పబడుతుంది అని. ఇప్పుడు ఇక్కడ ఆశీస్సు ఉన్నది, నువ్వు చాలా కాలము ప్రతిష్టను పొందుతావు. అలాగే వస్తు నిర్దేశం కూడా ఉన్నది. ఏది రామాయణంలో చెప్పబడే కథ మొత్తమంతా ఒక్క శ్లోకంలోనే చెప్పేశాడు. ఇలా ఇక దీంట్లో ఏం కనపడుతూ ఉన్నది అని అంటే కరుణారసం కనపడుతూ ఉన్నదట. ఎలా అంటే తామ్రశీర్షేణ రత్నమకుటధారిత్వాతు. ఇక్కడ తామ్రశీర్షము అంటే ఎర్రని తల కలిగినటువంటిది కొంగ ఆ క్రౌంచము. అలాగే రత్న మకుటము ధరించిన వాళ్ళు వాలి, రావణుడు కూడా వారినే కదా కొట్టాడు. పత్రిణ వాహన పరిచ్ఛదాదిమత సహితేనా కుంభకర్ణ ఇంద్రజిదాది సహాయ సంపన్నేనా. ఎంతమంది సహాయ సంపత్తితో ఉన్నా ఇతడిని వాలిని చంపాడు, అక్కడ అతడిని చంపేశాడు. కనుక కారుణ్యం కరుణరసమట. మరి లంకంతా ఏడుపోయిగా, అలాగే ఇక్కడ కూడా ఏడుపే. కిష్కింధానగరం కూడా మొత్తం ఏడుస్తూ వచ్చి పడ్డారు అందరూ కూడా. కనుక ఇక్కడ కరుణారసము వచ్చింది. అలాగే ఏతత్తు రామాయణ అర్ధ సంగ్రహము అకర్ధమము అనేటటువంటి దాని చేత అకర్ధమ తీర్థం అన్నారు కదా, దాని చేత గోదావరి తీర్థం చెప్పబడుతూ ఉన్నది. అలాగే పంచవటి అక్కడ సీతాదేవితో కలిసి ఉండటము, ఈ కథంతా కూడా సాక్షాత్కరించింది ఆయనకు. అలాగే ఇంకా ప్రధానము ఇంకా అబ్బో విపరీతము, అసలు ఇంత అంతానా, ఎంత ఉన్నదో అవగాహన చేసుకోగలుగుతారా అన్నట్లుగా ఉన్నది అన్నమాట. ఈశ్వరానుగ్రహ ప్రవృత్త శ్లోకార్థస్తు వ్యంగ్యహ. ఇది ఈశ్వరానుగ్రహం చేత, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేతనే వచ్చింది, బ్రహ్మదేవుని అనుగ్రహం చేత కూడా వచ్చింది. కనుక ఇలా వ్యంగ్యము మొట్టమొదటే ఇలా వచ్చినటువంటిది. ఇంకా అన్ని రసాలు కూడా వచ్చినటువంటివి ఇవి. ఇక్కడ ఉన్నది చూద్దాం. దీంట్లో ఈ మానిషాద ఇది నాయికా నాయక ప్రతీతే శృంగార రస. మానిషాద శబ్దం చేత సీతాదేవి నాయిక, విష్ణుమూర్తి అయిన రాముడు నాయకుడు, కనుక శృంగార రసము. కామమోహితము అనే దాని చేత రసాభాస ధ్వని. శోకరూప ప్రబంధం కనుక కరుణరసము. అవధీహి చంపావు అన్న చోట వీర రౌద్ర భయానక రసాలు. కాంతాశ్లిష్ట క్రౌంచ హింసాదర్శన రూపేణ బీభత్స అద్భుత హాస్యరసాహ ఋషేహే నిర్వేద ప్రతీతిరపి. మరి ఒక స్త్రీతో కలిసి ఉన్నారు కదా అక్కడ ఇక్కడ కూడా వాలి రావణులు కూడా, అందుకని బీభత్సరసము అద్భుత రసము హాస్యరసము కూడా వచ్చేసినాయి అంటూ అన్ని రసాలు దీంట్లోకి వచ్చినాయి, అన్ని అలంకారాలు ఉన్నాయి ఇక్కడ, వ్యంగ్యము ఉన్నది, ధ్వని ఇలాంటివి. ఏ బుద్ధి ఎంతవరకు ప్రవర్తిస్తూ ఉంటుందో అంతవరకు కూడా దీని నుంచి మనము చెప్పుకోవచ్చు. అలంకార శాస్త్రాలకి సాహిత్య శాస్త్రం మొత్తానికి కూడా సమన్వయం చేయటానికి సరిపోయినటువంటిది ఆది శ్లోకం ఇది. అంత అద్భుతమైనటువంటి శ్లోకము. ప్రతిదానికి ఉండకపోవచ్చు, భాగవతానికి కూడా అలా ఉంటుంది. 100 అర్థాలు చెప్పారు భాగవతం మొదటి శ్లోకానికి, సరే దాన్ని ఎలా ఉంచి ఇక్కడ అసలు మొత్తము లౌకిక సాహిత్యంలోనే మొదటి శ్లోకం ఇది. కనుక ఇటువంటిది రామాయణ సర్వరామాయణ సంగ్రహ రూపత్వేన స్వాపేక్షయా ఉత్తమాంతరహితం. ఇది మొత్తము కూడా సర్వ రామాయణ సంగ్రహంగా వచ్చింది. కనుక ఇక మరొకటి దీనికంటే ఉత్తమ కావ్యము మరొకటి లేదు అని నిర్ధారణ చేసి చెబుతూ ఉన్నారు. ఇంకేమైనా ఉంటే చూద్దాం రేపు, రేపు చూసుకుందాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమా.